నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్. విషయ సూచిక శ్లోక తాత్పర్య పుష్పం. విషయ సూచిక ఉపనిషత్ పరిచయ శ్లోకము 1వ ఖండము. చతుష్పాద బ్రహ్మము యొక్క 4 పాదములు. 1.1 ఆత్మ ఓం బ్రహ్మము. 1.2 చతుష్పాద బ్రహ్మము యొక్క 1.3 పాదములు. 1.3 చతుష్పాద బ్రహ్మము యొక్క 4వ పాదము. 1.4 అనిర్వచనీయ ఆత్మకు ఇది ఆదేశము. 2వ ఖండము ఓంకార ఉపాసన ద్వారా ఆత్మతో అనుసంధానము. 2.1 అభిన్న ఆత్మ యొక్క జాగ్రత్ స్వప్న సుషుప్త తురియ చతురావస్థల భిన్నత్వము. 2.2 ఆత్మ కేవల సాక్షిత్వము. 2.3 ఓంకారములో అకారమాత్రతో ఏకీకృతము. 2.4 ఓంకారములో ఉకారమాత్రతో ఏకీకృతము. 2.5 ఓంకారములో మకారమాత్రతో ఏకీకృతము. 2.6 ఓంకారములో అమాత్రతో తురియ ఏకీకృతము. 2.7 తురియ ఆత్మయే జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఓతనుజ్ఞ తనుజ్ఞ వికల్పము. 2.8 ఓత అనుజ్ఞాత అనుజ్ఞ అవికల్ప అను ఓంకార రూపములు. 2.9 తురియ ఓంకార ఉపాసనచే ఆత్మఫలశ్రుతి. 3వ ఖండము ఓంకార మాత్రం మాత్రలు. 3.1 తురియ చింతన. 3.2 చతురాత్మ ప్రథమ పాదము అకారము. 3.3 చతురాత్మ ద్వితీయ పాదము తుకారము. 3.4 చతురాత్మ తృతీయ పాదము మకారము. 3.5 చతురాత్మ చతుర్థ పాదము అర్ధమాత్ర. 3.6 తురియ ఉపాసన. 3.7 ఆత్మ ఫలశ్రుతి. 3.8 ఆత్మకు సాంగలింగ పూజ. 3.9 శరీరత్రయ ఉపసంహార ఆత్మధ్యానము. 4వ ఖండము నారసింహ యోగము. 4.1 ఆత్మ పరబ్రహ్మ ఓంకారము. 4.2 నారసింహ యోగ సాధన. 4.3 నృసింహుడే సర్వాత్ముడు. 4.4 నారసింహ యోగ ఆరుఢమునకు 2 శ్లోకములు. 5వ ఖండము నృసింహుడే ఆప్తతమార్థము వ్యాప్తతమము ఉత్కృష్టుడు మహావిభూతి. 5.1 నృసింహుడే ఆప్తతమార్థము. 5.2 నృసింహుడే వ్యాప్తతమము. 5.3 నృసింహుడే ఉత్కృష్టుడు. 5.4 నృసింహుడే మహావిభూతి. 5.5 ఆత్మయే పరబ్రహ్మయైన నృసింహదేవుడు. 6వ ఖండము నారసింహుని అనుష్టుభముచే ఆత్మజ్యోతిని అన్వేషించుట. 6.1 పాపాసురుని నుండి దేవతల విముక్తి. 6.2 నృసింహ సోమము యొక్క మహిమ. 6.3 దేవతలు తురియ ఆత్మజ్యోతిని చేరుట. 6.4 ఆత్మ ఫలశ్రుతి. 7వ ఖండము అకార ఉకార మకార ఉపాసన. 7.1 దేవతల ప్రశ్న. 7.2 అకార ఉపాసన. 7.3 ఉకార ఉపాసన. 7.4 మకార ఉపాసన. 7.5 అకారముతో ఆత్మను వెతక ప్రారంభించవలెను. 7.6 ఉపాసకుడు మకారుడు అగుట. 7.7 అకారుకారమకారముల చేత బ్రహ్మమును అన్వేషించుట. 7.8 నారసింహ అనుష్టుభము లక్షణముల వలన బ్రహ్మ సతతమే. 7.9 మకారము చేత మనోసాక్షిత్వ ఉపాసన. 7.10 ఉపాసకుడు స్వరాట్టు సృష్టిస్థితిలయకారకుడు అగును. 7.11 ఉపాసకుడు మకారార్థమును సాధించుట. 8వ ఖండము ఓంకారమే సచ్చితభయ ఆత్మానుభవమునకు అనుజ్ఞ. 8.1 ఆత్మ ఏకము అద్వితీయము ఓతప్రోతము అవికల్పము. 8.2 వాక్కుయే ఓంకారము వాక్కుయే ఈ సర్వము. 8.3 చిన్మయమే ఓంకారము చిన్మయమే ఈ సర్వము. 8.4 ఆత్మయే సర్వమునకు స్వాత్మను ఇచ్చినది. 8.5 సర్వము చిత్యే ఓంకారమే అనుజ్ఞ. 8.6 సర్వము సత్యే వాక్కుయే అనుజ్ఞ. 8.7 ఆత్మయే ఓంకారము ఓంకారమే ఈ సర్వము. 8.8 అభయమే బ్రహ్మము బ్రహ్మమే అభయము. 9వ ఖండము అహం ఏవ బ్రహ్మ. 9.1 అద్వైత ఆత్మయే సిద్ధించియున్నది. 9.2 స్వప్రకాశ చైతన్య ఆత్మకు జడమైన జగత్తు లింగము. 9.3 ఆత్మయందు మాయాస్వరూపము. 9.4 ఈశ్వర హిరణ్యగర్భ జీవస్వరూపములు. 9.5 ఆత్మస్వరూపము. 9.6 ఏది నిత్యం. 9.7 అలక్షణ ఆత్మ యొక్క లక్షణములు. 9.8 ఆత్మ విదితం విదితములకు పరమైనది. 9.9 బ్రహ్మ ఆత్మ ఓంకారము సత్యం. 9.10 ఆత్మ లక్షణములు. 9.11 అవలోకమున ఆత్మ దర్శనము. నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్ సారాంశము.